శుక్కావా, శ్లాలువకు చింతావా, అత్తియకు శుక్కావా, శ్లాలువకు చింతావా, సాయ పాండాంగిరిము సాయ భర్ హరి హరి దుఃఖా, సాయ పాండాంగిరిము సాయ భర్ హరి హరి దుఃఖా, పద సోరం హతి పదము తానే ఉన్నుయిర్ నాన్ తానే, ఇన్నుయిర్ నీ తానే ఉన్నుయిర్ నాన్ తానే, நீ யாரோ இங்கு நான் யாரோ ஒன்று சேர்ந்தோமே இன்பம் காண்போமே. ఇట్టా తీధా దూ